పక్షులు ఎలా ఎగురుతాయి పుస్తకం 2వ భాగం. దీనిలో తర్వాత అంశం అంతరిక్ష నౌకలు ముందుకు ఎలా కదులుతాయి. మొదటగా వాటన్ 5 అనేది మనిషి నిర్మించిన అన్నిటికన్నా పెద్ద ఇంజిన్. ఈ రాకెట్ నుంచి మొదటి 8 నిమిషాల్లో పుట్టిన శక్తి న్యూయార్క్ నగరం మొత్తానికి 1 గంట 15 నిమిషాల పాటు అవసరమయ్యే విద్యుత్ శక్తికి సమానంగా ఉండేది. దీపావళికి తారాజువ్వలు రాకెట్లను పేలుస్తాం. అవి తేలికగా ఎగిరేందుకు వీలుగా ఒక సీసాలో నిలువుగా నిలబెడతాం. వంకరగా నిలబడిన రాకెట్ వంకరగానే ముందుకు పోతుంది. అంటించిన రాకెట్ అడుగు నుంచి రవ్వలు వెనుకకు చిమ్ముతాయి. రాకెట్ ముందుకు పోతుంది. ఈ ప్రపంచంలోని ఇంజిన్లన్నీ ఈ పద్ధతితోనే పనిచేస్తాయి. ఒక బలం పనిచేస్తుంటే దాని ప్రభావం వ్యతిరేక దిశలో ఉంటుంది. ప్రతి ఒక్క చర్యకు వ్యతిరేక దిశలో సమానమైన ప్రతిచర్య ఉంటుంది. రవ్వలు వెనక్కు వస్తాయి, అంతే వేగంగా రాకెట్ ముందుకు పోతుంది. ఇక అంతరిక్షంలోకి పోయే రాకెట్ల సంగతి చూద్దాం. అపోలో నౌకలలో మనుషులు కూడా చంద్రుడి దాకా వెళ్ళి వచ్చారు. ఆ నౌకలను Saturn V అనే రాకెట్ మీద పెట్టి పంపించారు. మనిషి నిర్మించిన అన్నింటికన్నా పెద్ద ఇంజన్ ఈ రాకెట్లో ఉంది. రాకెట్లో కొన్ని అంచెలు ఉంటాయి. మొదటి అంచ పేలుతుంది. అక్కడ పుట్టిన శక్తి కారణంగా రాకెట్ పైకి ఎగురుతుంది. 2 నిమిషాల తర్వాత రాకెట్లోని మొదటి స్టేజ్ పేలుతుంది. అందులోని ఇంధనం మొత్తం ఒకేసారి కాలిపోతుంది. 6 నిమిషాల తర్వాత మరొక స్టేజ్ కూడా కాలి కూలిపోతుంది. అయినా సరే అపోలో వారు మాత్రం 200,000 మైళ్ళ దూరం వెళ్ళి తిరిగి వస్తారు. రాకెట్లో తీసుకుపోయిన ఇంధనం 100 మైళ్ళ ప్రయాణంలోపే కాలిపోతుంది. అయినా ప్రయాణం కొనసాగుతుంది. కదలకుండా ఉన్న వస్తువు కదలనే కదలదు. కదలటం మొదలైన వస్తువు మళ్ళీ వ్యతిరేక దిశలో బలం అడ్డు వస్తే కానీ ఆగదు. రాకెట్లో ఈ లక్షణాన్ని వాడుకుంటారు. ఇక్కడ ఇనర్షియా లేదా జడత్వం అంటే ఏమిటో గుర్తు చేసుకుందాం. కదలకుండా ఉన్న వస్తువు మీద ఒక బలాన్ని ప్రయోగించే వరకు అది కదలకుండానే ఉంటుంది. బలం కారణంగా కదలిక మొదలైతే మళ్ళీ బలం అడ్డు తగిలేదాకా ఆ కదలిక సాగుతూనే ఉంటుంది. కదలికలను గురించి ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాలు చేశాడు. వాటినే న్యూటన్ చలన సూత్రాలు అంటారు. న్యూటన్ ఈ సూత్రాల ద్వారా ఇనర్షియా గురించి వివరించాడు. ఒక పదార్థం బలమేదైనా అడ్డు రాకుంటే అదే దిశలో కదులుతూనే ఉంటుంది. ఇంజిన్ పనిచేయకున్నా బ్రేక్ వేయకుంటే వాలు మీద ఉన్న కారు కదులుతూనే ఉంటుంది. అట్లా కదలటానికి దానికి చిన్న కుదుపు కూడా సరిపోతుంది. జారుతున్న కారు చక్రాలకు ఘర్షణ మరేదో అడ్డు తగిలితే ఆగిపోతుంది. అంతరిక్ష నౌక నడిచే చోట వాతావరణం లేదు. అక్కడ దానికి ఘర్షణ ఎదురుకాదు. కాబట్టి అది నిరంతరంగా అదే వేగంతో కదులుతూనే ఉంటుంది.